243 కామేశ్వర మనోహర సం భా కామేశ్వర మనోహర కామే కామేశ్వర హరతీతి తథా ఓం కామేశ్వర మనోహరాయే నమః 362 ఆం వి కామేశ్వర దేవుని మనస్సును ఆకర్షించినది గావున శ్రీ కామేశ్వరి దేవి కామేశ్వర మనోహరాయని స్తవనీయగుచున్నది. విసే నిరుపాధిక సంవి దేవ కామేశ్వర సదానందపూర్ణ స్వామైవ పరదేవత లలిత యనుచు భావనోపనిషత్తు నిరుపాధిక సంవిద్రుపుడే కామేశ్వరుడనియు సచ్చిదానందరూపిణియగు శ్రీ లలితాంబికయే స్వాత్మయ్యనియు చెప్పుట భావనీయము. శ్లో కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగవాసిని కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరాలింగితాంగి కామేశ్వర సుఖప్రద 82